అధ్యాస నిరాశము స్వాత్మన్యవ సదాస్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనాం క్షయశ్చాతః స్వాధ్యాసాపనయం కురు. 278. యోగినః యోగి యొక్క మనః మనస్సు సదా ఎల్లప్పుడునూ స్వాత్మన్యవ స్వాత్మయందే స్థిత్వా ఉండుటచేత నశ్యతి నశించును అటుపిమ్మట వాసనానాం వాసనల యొక్క క్షయశ్చ వయము గూడా కల్గును. అతః అందువలన స్వాధ్యాసావనయం నీ అధ్యాసము యొక్క నాశమును కురుచేయుము. యోగినః సత్వోత్కర్షముచే చిత్తము యొక్క రాజసతామస వృత్తులను నిరోధించుకొనుచున్న యోగి యొక్క స్వాత్మన్యవ బ్రహ్మయందే ఎల్లప్పుడునూ స్థితిచేత అనగా నిధిధ్యాసనముచేత మనస్సు నశించును. అంతఃకరణము అవిచ్ఛిన్నమగు దీపజ్వాల సంతానము వలె నిరంతర వృత్తి ప్రవాహరూపమున పరిణమించుచుందును. అట్టి అంతఃకరణము తన వేగమును విడిచి నిరుద్ధమగును. అటుపిమ్మట బ్రహ్మ సామీప్యబలముచే శాంతి దాంతరూపమగు శుద్ధవాసన దృఢమగును. అప్పుడు వాసనాక్షయము కలుగును. బాహ్య నిమిత్తమున్నను క్రోధాదులు కలుగకుండుటయే వాసనాక్షయము. వాసన ఎనగా అపూర్వాపర విమర్శ లేకుండా వెంటనే కలుగు క్రోధాది వృత్తి విశేషములకు హేతువగు చిత్త సంస్కార విశేషము. కావున నీ అధ్యాసములను తొలగించుకొనుము. విపరీత భావనను నివర్తింపజేసి కొనుము. బాగుగా విచారణ చేసి కోశపంచకమునందు ఆత్మబుద్ధిని విడువుము. ఆధ్యాస నిరాశము 201. అవ రాజస తామస వృత్తులను నిరోధించుట ఎనెడు యోగమే ఎట్లు కలుగును అని ఆశంకించుకొని చెప్పుచున్నాడు. తమో ద్వాభ్యాం రజః సత్వాత్ సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్ సత్వముష్భ్య స్వాధ్యాసాపనయం కురు. 279. తమః తమోగుణము ద్వాభ్యాం సత్వరజోగుణములచే నశ్యతి నశించును. రజః రజోగుణము సత్వాత్ సత్వగుణము పలన నశించును. సత్వం సత్వగుణము శుద్ధేన నిర్గుణ బ్రహ్మచే నశించును. తస్మాత్ ఆ కారణము వలన సత్వం సత్వగుణమును అవస్థధ్య ఆధారముగగొని స్వాధ్యాసాపనయం కురు. నీ అధ్యాసములను తొలగించుకొనుము. రజస్సత్వములచే తమస్సు నశించును. వ్యాయామాదులచేతను కావ్యశాస్త్ర వినోదాదులచేతను తమోధర్మములగు ఆలస్య నిద్రాదులను తొలగించుకొనుచుండుట లోక ప్రసిద్ధమే కదా. సత్వ గుణకార్యమైన చిత్తే కావ్యముచే కర్మలయందు ప్రవృత్తిని గూడా త్యజింతురుగాన రజోగుణము సత్వగుణముచే నశించుచున్నది. నిర్గుణస్వరూపము లభింపగనే సత్వవృత్తియగు జ్ఞానము కూడా తొలగిపోవునుగాన సత్వము నిర్గుణముచే నశించును. అందుచే సత్వగుణమును ఆలంబనముగా గ్రహించి తమోగుణముచే ఏర్పడిన ఆవరణ కాలమున రజోగుణముచే కలిగిన విక్షేపరూపములగు నీ అధ్యాసములను అనగా భ్రమలను నశింపజేసుకొనుము. అవ శరీరము జ్ఞానసాధనముగాన దానిని రక్షించుకొను టకే దానియందు అభిమానము అవశ్యకమే కదా అని ఆశంకించుకొని చెప్పుచున్నాడు. ప్రారబ్ధం పుష్యతి వపురితి నిశ్చిత్య నిశ్చలః ధైర్యమాలంబ్య యత్నేన స్వాధ్యాసాపనయం కురు. 280. శ్రీ వివేక చూడామణి, ప్రారబ్ధం ప్రారబ్ధకర్మయే వపుః శరీరమును పుష్యతి రక్షించును ఇతి డొట్ అని నిశ్చిత్య నిశ్చయించి నిశ్చలః నిర్వికారమైన చిత్తము కలవాడే ధైర్యం ధైర్యమును వికారహేతువులున్నను మనస్సిన వికారము కలుగకుండుటకు ధైర్యమని పేరు. ఆలంబ్య అవలంబించి యత్నైన ప్రయత్నముతో నీ అధ్యాసను తొలగించుకొనుము. అవ అధ్యాసమును ఎట్లు తొలగించుకొనవలెనో చెప్పుచున్నాడు. నాహం జీవః పరం బ్రహ్మేత్య తద్వ్యావృత్తి పూర్వకం వాసనావేగతః ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు. 281. అహం నేను జీవుడను నకాను పరంబ్రహ్మ పరబ్రహ్మను ఇతి ఈ విధముగా అంతర్వ్యావృత్తి పూర్వకం బ్రహ్మభిన్నములగు సమస్తములైన బుద్ధిమనః ప్రాణ శరీరాదుల నిషేధమును ముందుగా చేసుకొనుచు అనగా నాహం దేహో నేంద్రయాణ్యంతరంగం సాహంకారః ప్రాణవర్గో నా బుద్ధ్యః దారాపత్య క్షేత్రవిత్తాదిదురః సాక్షి నిత్యః ప్రత్యేగాత్మా శివోహం. నేను దేహము కాదు, ఇంద్రియములు కాదు, అంతరంగము కాదు, అహంకారము కాదు, ప్రాణవర్గము కాదు, బుద్ధి కాదు. నేను భార్యాపుత్ర క్షేత్రధనాదుల కంటే దూరమైన సాక్షియు, నిత్యమును, శివస్వరూపమును అగు ప్రత్యేగాత్మను అని చెప్పిన విధముగా దేహేంద్రియాదులను నిషేధించి వాసన వేగతః పూర్వవాసనల వేగము వలన ప్రాప్తి స్వాధ్యాసప నయం పూర్వము ప్రాప్తించిన స్వాధ్యాసల అవనయనమును కురుచేయుము. లేదా వాసన పదముచే అనాదికాల ప్రవృత్తములగు అనాత్మవాసనల గ్రహింపవలెను వాటి యొక్క వేగము వలన ప్రాప్తములైన స్వాధ్యాసలను బ్రహ్మేతరదేహాదిని షేధపూర్వకముగా అహం బ్రహ్మ అను నిరంతరానుసంధానము చేచు తొలగించుకొనుము అని అన్వయము చెప్పవచ్చును. అధ్యాస నిరాసము 383. శృత్యా యుక్త్యా స్వానుభూత్యా జ్ఞాత్వా సార్వాత్మ్యమాత్మన క్వచిదాభాసతః ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు. 282. శృత్యా శృతిచేతను, యుక్త్యా యుక్తిచేతను, స్వానుభూత్యా స్వానుభవముచేతను ఆత్మనః నీయొక్క సార్వాత్మ్యం సర్వాత్మత్వమును నీవే సర్వస్వరూపుడవు అను విషయమును జ్ఞాత్వా తెలుసుకొని క్వచిత్ కొన్ని కోసాదులేయందు ఆభాసతః అచైతన్యాధాసమాత్రము వలన ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు. ప్రాప్తించిన స్వాధ్యాసముల నాశమును చేయుము. ఆత్మైవేదం సర్వం ఈద్యంతయు ఆత్మయే అనుశ్రుతి చేతను దేని స్ఫురణములేనిదే ఏది స్ఫురింపదో అది దానికంటే భిన్నము కాదు. ఉదాహరణమునకు మృత్తు యొక్క స్ఫురణము లేనిదే స్ఫురింపని ఘటము మృత్తుకంఠ భిన్నము కాదు. అట్లే దుందుభి శంఖవీణాదులు సామాన్య శబ్దము కంటే వాటి విశేష శబ్దములు భిన్నములు కావు అనుశ్రుత్యనుసార్యగు యుక్తిచేతను. అట్లే తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ సమస్త ప్రపంచము కూడా భాషించుచున్న ఆ పరమాత్మనే అనుసరించి భాషించుచున్నది అను శృతిచేతను. ఈ సర్వమును ఆత్మభానముచే భాషించుచున్నది కావున ఇది ఆత్మకంటే భిన్నము కాదు. ఆరోపితము ఆత్మ సకల కల్పిత వస్తువులకును అధిష్టానము, అధిష్టానము కంటే భిన్నము కాజాలదు ఇత్యాది యుక్తుల చేతను శృతియుక్తులననుసరించి ఏర్పడిన స్వానుభవము చేతను ఆత్మ సర్వాత్మకమను విషయమును లేదా నీవే సర్వాత్ముడవను విషయమును కల్పిత వస్తువులన్నీ వాస్తవమున ఆత్మస్వరూపములేయను విషయమును తెలుసుకొని చైతన్య ప్రతిఫలనమాత్రము చే. 384. శ్రీ వివేక చూడామణి, కొన్ని కోసముల విషయమున కలుగు స్వాధ్యాసమును తొలగించు కొనుము. 283. అన్నదాన విసర్గాభ్యామిషన్ నాస్తి క్రియా మునేహ తదేకనిష్టయ నిత్యం స్వాధ్యాసాపనయం కురు. మునేహ ఎల్లప్పుడూ మననము చేయు స్వభావము కలవానికి అన్నదాన విసర్గాభ్యాం అన్నమును భుజించుట కంటెను విసర్జించుట కంటెను వేరైన క్రియ ఈషత్ కొంచెమైనను నలేదు. అందుచే నిత్యం ఎల్లప్పుడును తదేకనిష్టయ ఆ పరమాత్మ విషయమున అనన్యరూపమున పూర్తిస్థితిచే లేదా ఆ పరమాత్మ యొక్క నియందే నిష్ఠచే స్వాధ్యాసాపనయం నీ యొక్క అధ్యాస యొక్క నాశమును కురుచేయుము. తత్వమస్యాది వాక్యోత్థ బ్రహ్మాక్ష్మేకత్వ బోధతః బ్రహ్మణ్యాత్మత్వదాధ్యాయ స్వాధ్యాసాపనయం కురు. 284. తత్వ బోధతః తత్వమస్యాది తత్వమసి మొదలగు వాక్యవాక్యముల వలన ఉత కలిగిన బ్రహ్మాత్మైకత్వ బోధతః బ్రహ యొక్కయు జీవాత్మ యొక్కయు ఏకత్వజ్ఞానము వలన అనగా దాని బలము వలన బ్రహ్మణి బ్రహ్మయందు ఆత్మత్వదాధ్యాయ ఆత్మబుద్ధి దృఢముగా కలుగుటకు అనగా దేహమే ఆత్మేనో జ్ఞానము ఎంత దృఢముగనున్నదో అంత దృఢముగా బ్రహ్మాత్మత్వ జ్ఞానము కలుగుటకు స్వాధ్యాసాపనయం కురు. అనాత్మ భ్రాంతియున్నంత కాలము మహావాక్యముల వలన జ్ఞానమే కలుగదుగాన నీ యొక్క అధ్యాసమును తొలగించుకొనుము. అవభ్రాంతిని తొలగించుకొను ప్రయత్నము ఎంతకాలము చేయవలెనో చెప్పుచున్నాడు. అధ్యాస నిరాసము 385. అహంభావస్య దేహేస్మీ నిశ్శేష విలయవధి సావధానేన యుక్తాత్మా స్వాధ్యాసాపనయం కురు. అస్మిన్ దేహే ఈ స్థూలదేహము విషయమున అహంభాపస్య అహంకారము యొక్క నిశ్శేష విలయవధి పూర్తిగా విలయము కలుగున్నంతవరకును సావధానేన సావధానత్వముతో యుక్తాత్మ కూడిన అంతఃకరణము కలవాడవై స్వాధ్యాసమును తొలగించుకొనుము. ప్రతితిర్జీవజగతో స్వప్నవద్భాతి యావత తావన్నిరంహరం విద్వన్ స్వాధ్యాయాభ్యసనం కురు. 286. హే విద్వన్ ఓ విద్వాంసుడా, యాపత ఎంతకాలముచే జీవ జగతోహ జీవుని యొక్కయు జగత్తు యొక్కయు ప్రతీతహ ప్రతీతి స్వప్నవత్ మేల్కొన్నవానికి స్వప్నమువలే నిశ్చితమైన మిథ్యాత్వము కలదే భాతి భాసించునో తావత్ అంతకాలము వరకును నిరంతరం ఎడతెరపి లేకుండా స్వాధ్యాసమును తొలగించుకొనును. అవ ఈ విధముగా అనాత్మభ్రాంతిని ఎట్లు పోగొట్టుకునవలెనో 9 శ్లోకములతో ఉపదేశించి విస్మృతి కలుగుటకు హేతువులను విశదీకరించుచు. ఆత్మన సహేతువగు విస్మృతికి ఎన్నడును అవకాశ మీయరాదని చెప్పుచున్నాడు. నిద్రాయా లోకవార్తాయాః శబ్దాదేరపి విస్మృతేః క్వచిన్నవసరం దత్వా చింతయాత్మానమాత్మని. 287. నిద్రాయాః నిద్రవలనను లోకవార్తాయాః లోకవార్తలవలను శబ్దాదేరపి శబ్దాది విషయముల వలనను కలుగు విస్మృతేః ఆత్మ విస్మరణమునకు ఆత్మను మరచిపోవుటకు క్వచిత్ ఎన్నటికినీ అవసరం అవకాశమును అచత్వాత్ ఈయక ఆత్మానం పరమాత్మ స్వరూపమును గూర్చి ఆత్మని బుద్ధియందు చినే ఆలోచించుము. దద్యాన్నవసరం కించిత్ కామాదీనాం మనాగపి కొంచెమైనను కామా. శ్రీవివేక చూడమని 388. దులకు అవకాశ మీయరాదు అని చెప్పబడినది లేదా నిద్రాయాహ ఇత్యాదులను పంచమ్యంతములుగా కాక షష్ఠ్యంతములుగా గ్రహించి నిద్రకును లోకవార్తకును శబ్దాదులకును విస్మృతికిని ఎన్నడును అవకాశమీయక ఆత్మచిన నము చేయుము అని యర్థము. మోక్షధర్మములందు గూడ చెప్పబడినది అప్రాసన మసంస్పర్శ మసందర్శన మేపచ పురుషపేష నియమో మన్యే నేహశ్రేయనం వరం. ఆహారము తీసుకొనకుండుట స్పృశింపకుండుట చూడకుండుట ఇదియే పురుషునకు నియమము. ఇదే శ్రేష్టమైన శ్రేయోమార్గమని తలచున్నాను. టీఅవ ఏ స్థూల దేహమునందు అభిమానము సకల దోషములకును మూలమో ఆ స్థూల దేహమును ఎన్నడును ఆత్మయ్యని భావింపకుము అని చెప్పుచున్నాడు. మాతాపిత్రోర్మలోద్భుతం మలమాంసమయం వపుహ త్యక్త్యాచడాల వద్దూరం బ్రహ్మీభూయ కృతి భవ. 288. మాతాపిత్రోహ తల్లిదండ్రుల మలోద్భుతం శుక్రశోణితముల వలన జనించినదియు మలమాంసమయం మలమాంస వికారమైన అనగా కారణమును బట్టియు స్వభావముచితను గూడా ఏవగింపు కలిగించినది ఎని అర్థము. వపుహ శరీరమును చెడ్డాలపత్ చండాలునివలే దూరం దూరముగా త్యక్త్వా విడచి దాని విషయమున ఆత్మాభిమానము చేయక బ్రహ్మీభూయ అజ్ఞానకృతమగు బ్రహ్మత్వమును తొలగించుకొని నేనే బ్రహ్మను అని తెలుసుకొని కృతి కృతకృత్యుడవై లేదా ధీమంతుడవై భపాగుము. అవ స్థూల శరీరాభిమానమును విడచి స్థూల శరీరము పరిమిత ప్రమాణము కలదగుటచే పరిచ్ఛిన్నుడు వలె ఉన్న జీవుని గూడా ఉపాధిని లయింపజేయుట ద్వారా లయింపజేయుము అని చెప్పుచున్నాడు. 387. అధ్యాస నిరాణము ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని విలాప్యాఖండ భావేన తూప్లీం భవ సదా మునే. హే మునే ఓ ముని, 289 ఘటాకాశం. ఘటాకాశమును మహాకాశ ఇప మహాకాశమునందువలే ఆత్మానం ఆత్మను పరమాత్మని పరమాత్మయందు విలాప్య విలీనము చేసి అఖండ భానేన అఖండ రూపముతో సదా ఎల్లప్పుడును తూప్లీం భవ ఆరుకుండము. మహాకాశమే ఘటముచే అవచ్ఛిన్నమైనప్పుడు ఘటాకాశమని చెప్పబడును. ఇట్లే బుద్ధ్యాద్యపాదులచే పరిచ్ఛిన్నుడగు పరమాత్మ జీవుడని చెప్పబడుచున్నాడు. మనస్సులో ఘటమును వేరుచేసి ఆలోచించినచో ఘటాకాశము మహాకాశముగానే తెలియును. ఇట్లే సర్వోపాదానము సర్వకల్పనాధిష్ఠానమును అగు బ్రహ్మకంటే వ్యతి రిక్తముగ ఉపాధులు లేవని తెలిసి వాటిని నిషేధింపగానే లభించిన అఖండభావము చేత అనగా పరిచ్ఛేదమును కలిగించినవి ఏవ్యూ లేకపోవుటచే అపరిచ్ఛిన్న స్వరూపముతో తూప్లీం భవ కర్తవ్యాప్తరములేవియు లేకపోవుటచే క్రియారహితుడవుగా ఉండుము. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ అర్జున, ఈ విషయమును తెలుసుకుని బుద్ధిమంతుడై కృతకృత్యుడు కావలెను అని భగవద్గీతలో కూడా చెప్పబడినది. స్వప్రకాశమధిష్టానం స్వయం భూత్వా సదాత్మన బ్రహ్మాండమపి పిడ్డాణం త్యజ్యతాం మల్భండవత్. 290 స్వయం తాను నీవు స్వప్రకాశం స్వప్రకాశ స్వరూపమైన చిద్రూపమగుటచే స్వతః సిద్ధమైన అధిష్ఠానం సర్వకల్పనలకును మాయా విద్యల కల్పనకును అధిష్టానముగా భూత్వా అయి సదాత్మన సద్రూపముతో బ్రహ్మాండం చతుర్దశ భువనాత్మకమైన బ్రహ్మాండము పిజ్జానమపి స్వశరీరము మలభాండవత్ మలపూర్ణ ఘటము వలె శ్రీవివేక చూడామణి త్యజితాం విడువబడుగాక అనగా వాటిని స్మరింపకుము అని యర్థము. అధిష్టానాపశేషో హి నాశః కల్పిత వస్తునః. కల్పిత వస్తువునకు నాశమనగా అధిష్టానము మాత్రమే మిగులుట అని ప్రమాణవాక్యము. సదాత్మన విడుచుట ఎనగా నాస్తిత్వమును కల్పించుటయే. చిదాత్మని సదానందే దేహారుఢమహం ధియం నివేశ్య లింగముత్సృజ్య కేవలో భవ సర్వదా. 291 అనగా దేహారుఢాం దేహమునకు సంబంధించిన అహంధ్యమహంకారమును సదానందే సదానంద స్వరూపమగు చిదాత్మని చిదాత్మయందు స్వయం ప్రకాశ నిత్యానంద స్వరూపమగు పరమాత్మయందు నివేశ్య ఉంచి లింగం సూక్ష్మ శరీరమును ఉత్సృజ్య విడచి అనగా దానియందు తాదాత్మ్య బుద్ధిని విడచి సర్వదా ఎల్లప్పుడును కేవలం భవ సంగరహితుడవు అగుము లేదా సజాతీయ విజాతీయ స్వగత భేదరహితుడవు కమ్ము. భేదము అజ్ఞానకల్పిత మగుటచే నేనే పరమాత్మను అనుజ్ఞానము కలుగగనే అభేదజ్ఞానము తొలగిపోవును. అప్పుడు సహజ మగు కైవల్యము అభివ్యక్త మగును అని అభిప్రాయము. యతేష జగదాభాస దర్పణాంతః పురం యథా తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా కృతకృత్యో భవిష్యసి. 292 దర్పణంత అహస్వచ్ఛమును చిద్రరహితమును అగు అద్దములోపల పురం యథా జనులు పర్వతములు నదులు ప్రాసాదములు మొదలగు వాటి సమూహాత్మకమైన పట్టణము ప్రతిబింబించునో అనగా వాస్తపమున అందులేకున్నను ఉన్నట్లు కనబడునో అట్లే యత్రాత్ ఏ బ్రహ్మయందు ఏషః ఈ జగదాభాసః మిథ్యాభూతమగు జగత్తు యొక్క అభాసము కలుగుచున్నదో తత్ ఆ బ్రహ్మ బ్రహ్మను అహం నేనే ఇతి అని జ్ఞాత్వా తెలుసుకొని కృతకృత్యః కృతకృత్యుడవై భవిష్యసి కాగలవు. 368 అధ్యాస నిరాసము. 888 యత్సత్యభూతం నిజరూపమాద్యం చిదద్వయానంద మరూపమక్రియం తదేత్య మిథ్యావపు రుత్సృజయితాఛైలు శవద్వేషముపార్తమాత్మనః. 293 చిచ్చిద్రూపమైనదియు అద్వయానందం అద్వితీయము ఆనంద రూపము అయినదియు అరూపం రూపరహితమైనదియు అక్రియం క్రియాశూన్యమైనదియు అగు యత్ ఏ ఆద్యం మొదటదైన సత్యభూతం వాస్తవికమైన నిజరూపం నీ యొక్క రూపము కలదో తత్ దానిని ఏత్య పొంది ఇచట పొందుట అనగా సువన్ కంఠాభరణము కంఠమున ఉండగానే పోయినదని భ్రాంతిపడి పిమ్మట ఎవరో చెప్పగా తెలుసుకొనినట్లు తెలుసుకొనుట మాత్రమే. ఉపాత్తం గ్రహింపబడిన ఆత్మనః తన యొక్క వేషం వేషమును శైలుషవత్ నటుడు వలె ఏతత్ ఈ మిథ్యావపుహ అసత్యమైన శరీరమును ఉత్సృజ విరువుము అనగా దేహమునందు అహంకారమును విడువుము అవ జ్ఞానము దృఢముగుటకై మరల అహం పదార్థమైన ఆత్మను శరీరాదుల నుండి వేరుచేయుచున్నాడు.